येतेषु यश्चरति भ्राजमानेषु यथाकालं चाहुतयो हि आददायन् तं नयन्त्येताः यस्य रश्मयो यत्र देवानां पतिरेकोऽधिवासः एतेषु अग्निजिह्वाभेदेषु यः अग्निहोत्री चरते कर्म आचरति अग्निहोत्रादिकं भ्राजमानेषु दीप्यमानेषु यथाकालं च यस्य कर्मणः यः कालः तं कालम् अनतिक्रम्य यथाकालं यजमानम् आददायन् आददान आहुतयः तं नयन्ति प्रापयन्ति एताः आहुतयः या इमा अनेन निर्वर्तिताः सूर्यस्य रश्म्यः भूत्वा रश्मिद्वारैः इत्यर्थः यत्र यस्मिन् स्वर्गे देवानां पतिः इन्द्रः एकः सर्वान् उपरि अधिवसतीति अधिवासः ये हि ये हि इति तम् आहुतयः सुवर्चसः सूर्यस्य रश्मिभिः यजमानं वहन्ति प्रियां वाचम् अभिवदन्त्योर्चयन्त्यः एष वः पुण्यः सुकृतो ब्रह्मलोकः कथं सूर्यस्य रश्मिभिः यजमानं वहन्ति इत्युच्यते एहि एहि इति आह्वयन्त्यः तं यजमानम् आहुतयः सुवर्चसः दीप्तिमत्यः किञ्च प्रियाम् इष्टां वाचं स्तुत्यादिलक्षणाम् अभिवदन्त्यः उच्चारयन्त्यः अर्चयन्त्यः पूजयन्त्यश्च एषः वः युष्माकं पुण्यः सुकृतः ब्रह्मलोकः फलरूपः इत्थं प्रियां वाचम् अभिवदन्त्यो वहन्ति इत्यर्थः ब्रह्मलोकः स्वर्गः प्रकरणात् प्लवाक्येते दृढा यज्ञरूपा अष्टादशोक्तम् अवरम् येषु कर्म एतच्छ्रेयो येऽभिनन्दन्ति मूढाः जरा मृत्युं ते पुनरेवापियन्ति एतच्च ज्ञानरहितं कर्म एतावत्फलम् अविद्याकामकर्मकार्यम् अथो असारं दुःखमूलमिति निन्दते प्लवाः विनाशिनः इत्यर्थः हि यस्मात् एते अदृढः अस्थिरः यज्ञरूपः यज्ञस्य रूपाणि यज्ञरूपाः यज्ञनिर्वर्तकाः अष्टादशसङ्ख्याकाः षोडश ऋत्विजः पत्नीयजमानश्च इति अष्टादश एतदाश्रयं कर्म उक्तं कथितं शास्त्रेण येषु अष्टादशसु अवरं केवलं ज्ञानवर्जितं कर्म अतः तेषाम् अवरकर्माश्रयाणाम् अष्टादशानाम् अदृढतया प्लवत्वात् प्लवते सह फलेन तत्साध्यं कर्म कुण्डविनाशादिव क्षीरदध्यादीनां तत्स्थानां नाशः यतः एवम् एतत् कर्म श्रेयः श्रेयस्साधनमिति ये अभिनन्दन्ति अभिहृष्यन्ति अविवेकिनः मूढः अतः ते जरां च मृत्युं च जरामृत्युं कञ्चित्कालं स्वर्गे स्थित्वा पुनरेव अपि यन्ति भूयोऽपि गच्छन्ति अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः जङ्गन्यमानाः पर्यन्ति मूढाः अन्धेनैव नीयमाना यथान्धाः किञ्च अविद्यायाम् अन्तरे मध्ये वर्तमानाः अविवेकप्रायाः स्वयं वयमेव धीराः धीमन्तः पण्डितः विदितवेत्तव्याश्च इति मन्यमानः आत्मानं सम्भावयन्तः ते च जङ्गन्यमानाः जरारोगादि अनेक अनर्थव्रातैः अन्यमानाः वृषं पीड्यमानाः पर्यन्ति विभ्रमन्ति मूढः दर्शनवर्जितत्वात् अन्धेनैव अचक्षुष्केणैव नीयमानाः प्रदर्श्यमानमार्गः यथा लोके अन्धः चक्षुरहितः गर्तकण्टकादौ पतन्ति तद्वत् अविद्यायां बहुधा वर्तमानाः वयं कृतार्था इत्यभिमन्यन्ति बालाः यत्कर्मिणो न प्रवेदयन्ति रागात्तेनातुराः क्षीणलोकाश्च वन्ते किञ्च अविद्यायां बहुधा बहुप्रकारं वर्तमानाः वयमेव कृतार्थाः कृतप्रयोजनाः इति एवम् अभिमन्यन्ति अभिमन्यन्ते अभिमानं कुर्वन्ति बालाः अज्ञानिनः ये यस्मादेवं कर्मिणः न प्रवेदयन्ति तत्त्वं न जानन्ति रागात् कर्मफलरागाभिभवनिमित्तं तेन कारणेन आतुरः दुःखार्ताः सन्तः क्षीणलोकः क्षीणकर्मफलाः स्वर्गलोकाच्च वन्ति इष्टापूर्तं मन्यमाना वरिष्ठं नान्यच्छ्रेयो वेदयन्ते प्रमूढाः नाकस्य पृष्ठे ते सुकृतेन भूत्वा इमं लोकं हीनतरं भाविशन्ति इष्टापूर्तं ఇష్టం యాగాది శ్రౌతం కర్మ పూర్తం స్మార్తం వాపి కూప తడాగాది కర్మ మన్యమాన. ఏతదేవ అతిశయేన పురుషాసాధనం వరిష్టం ప్రధానమితి చింతయంత. అన్యత్ ఆత్మజ్ఞానాఖ్యం శయ్యసాధనం నవేదయంతే నజానంతి ప్రమూఢ పుత్రపశుబాంధవాదిషో ప్రమత్తతయ మూఢ. తేచ నాగస్య స్వర్గస్య పృష్టే ఉపరిస్థానే సుకృతే భోగాయతనే అనుభూత్వ అనుభూయ కర్మఫలం పునః ఇం లోకం మానుషం అస్మాత్ హీనతరం వా తిర్యం నరకాది లక్షణం యథాకర్మశేషం విశంతి. తవ శ్రద్ధేయేహి ఉపవసంత్యరణ్యే శాంతా విద్వాంసో భైక్షుచర్యాం చరంతః సూర్యద్వారేణ తే విరజా ప్రయాంతి యత్రామృతస్స పురుషో హి అవ్యయాత్మ. ఏ పునః తద్విపరీత జ్ఞానయుక్తః వానప్రస్థః సన్యాసినశ్చ తపశ్రద్ధేహి. తపః స్వాశ్రమవిహితం కర్మ, శ్రద్ధ హిరణ్యగర్భాది విషయా విద్య. తే తపశ్రద్ధే ఉపవసంతి సేవంతే అరణ్యే వర్తమానాః సంత. శాంతః ఉపరతకరణగ్రామః విద్వాంసః గృహస్థాశ్చ జ్ఞానప్రదానః ఇత్యర్థః. భైక్షచర్యాం చరంతః పరిగ్రహ అభావాతో ఉపవసంతి అరణ్యే ఇతి సంబంధ. సూర్యద్వారేణ సూర్యోపలక్షితేన ఉత్తరేణ పథాతే విరజః విరజసః క్షీణపుణ్యపాపకర్మాణ సంతః ఇత్యర్థః. ప్రయాంతి ప్రకర్షేణ యాంతి యత్ర యస్మిన్ సత్యలోకాదౌ అమృతః స పురుషః ప్రథమజః హిరణ్యగర్భః హి అవ్యయాత్మ. అవ్యయస్వభావః యావత్ సంసారస్థాయి. ఏతదంతాస్తు సంసారగతయో అపర విద్యాగమ్య. నను ఏతం మోక్షమిచ్చంతి కేజిన్ న ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాః తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరా యుక్తాత్మనః సర్వమేవావిశంతి ఇత్యాది శృతిభ్యః అప్రకరణాచ్చ. అపర విద్యా ప్రకరణీ ప్రవృత్తే నహి అకస్మాత్ మోక్షప్రసంగోస్తి. విరజస్వం తు ఆపేక్షికం. సమస్తం అపరవిద్యాకార్యం సాధ్యసాధనలక్షణం క్రియాకారకఫలవేద భిన్నం ద్వైతం ఏతావదేవ యద్ధిరణ్యగర్భప్రాప్త్యవస. తథాచ మనునా ఉక్తం స్థావరాద్యం సంసారగతి అనుగ్రామత బ్రహ్మా విశ్వసృజో ధర్మో మహావ్యక్తమేవ చ ఉత్తమాం సాత్వికీమేతాం గతిమాహుర్మనీషిణః ఇది. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్తికృతకృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవామిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అత ఇదానీం అస్మాత్ సాధ్యసాధనరూపా సర్వస్మాత్ సంసారాద్ విరక్తస్య పరస్యాం విద్యాయాం అధికార ప్రదర్శనార్థం ఇదముచ్యతే పరీక్ష. యదేత ఋగ్వేదాది అపరవిద్య విషయం స్వాభావిక అవిద్యా కామకర్మదోషవతో పురుషానుష్ఠేయం అవిద్యా దోషవంతమేవ పురుషం ప్రతి విహితత్వ తదనుష్ఠాన కార్యభూతాశ్చ లోకాః యే దక్షిణోత్తర మార్గలక్షణాః ఫలభూతాః యే చ విహిత అకరణ ప్రతిషేధ అతిక్రమదోషసాధ్యాః నరకతిర్యక్ప్రేతలక్షణాః తాన్ ఏతాన్ పరీక్ష్య ప్రత్యక్షానుమాన ఉపమానాగమైః సర్వతః యాథాత్మ్యేన అవధార్య లోక సంసారగతిభూతాన్ అవ్యక్తాది స్థావరాంతాన్ వ్యాకృత అవ్యాకృతలక్షణ బీజాంకురవతో ఇతరేతర ఉత్పత్తి నిమిత్తం అనేక అనర్థ శతసహస్ర సంకులం కదలీ గర్భవతో అసరం మాయామరీ చ్యుతక గంధర్వ నగరాకార స్వప్న జల బుద్భుద ఫేన సమాన్ ప్రతిక్షణ ప్రధ్వంసాన్ పృష్టతః కృత్వ అవిద్యా కామదోష ప్రవర్తిత కర్మచితాన్ ధర్మాధర్మ నిర్వర్తితాన్ ఇత్యేతత్. బ్రాహ్మణ బ్రాహ్మణస్యైవ విశేషతో అధికార సర్వత్యాగేన బ్రహ్మ విద్యాయామితి బ్రాహ్మణగ్రహణం. పరీక్షలోకాన్ కిం కురయాదిత్యుచ్యతే నిర్వేదం. నిష్పూర్వో విధి అత్ర వైరాగ్యార్థే. వైరాగ్యం ఆయాత్ కురయాదిత్యేతత్. స వైరాగ్య ప్రకార ప్రదర్శతే ఇహ సంసారే నాస్తి కశ్చిదపి అకృత పదార్థ. సర్వైవై లోకాః కర్మచితాః కర్మకృతత్వాచ్చ అనిత్యః న నిత్యం కించిదస్తీత్యభిప్రాయ. సర్వం తో కర్మ అనిత్యస్యైవ సాధనం. యస్మాత్ చతుర్విధమేవ హి సర్వం కర్మ కార్యం ఉత్పాద్యం ఆప్యం వికార్యం సంస్కార్యం. న न अतः परं कर्मणो विषयो अस्ति। अहं च नित्येन अमृतेन अभयेन कूटस्थेन अचलेन ध्रुवेण अर्थेन अर्थी न तद्विपरीतेन। अतः किं कृतेन कर्मण आयासभूलेन अर्थसाधनेन इत्येवं निर्विण्णः अभयं शिवम् अकृतं नित्यं पदं ये तद्विज्ञानार्थं विशेषेण अधिगमार्थं स निर्विण्णो ब्राह्मणः गुरुमेव आचार्यं शमदमानि सम्पन्नम् अभिगच्छेत्। शास्त्रज्ञोऽपि स्वातन्त्र्येण ब्रह्मज्ञान अन्वेषणं न कुर्यादिति एतन् गुरुमेव इति अवधारणफलम्। समित्पाणिः समित्भारगृहीतहस्तः श्रोत्रियम् अध्ययनश्रुतार्थसम्पन्नं ब्रह्मनिष्ठं हित्वा सर्वकर्माणि केवले अद्वये ब्रह्मणि निष्ठा यस्य सोऽयं ब्रह्मनिष्ठः जपनिष्ठः तपोनिष्ठः इति यद्वत्। न हि कर्मिणः ब्रह्मनिष्ठता सम्भवति कर्मात्मज्ञानयोः विरोधः। स तं गुरुं विधिवदुपसन्नः प्रसाद्य पृच्छेत् अक्षरं पुरुषं सत्यं तस्मै स विद्वानुपसन्नाय सम्यक् प्रशान्तचित्ताय शमान्विताय येनाक्षरं पुरुषं वेदसत्यं प्रोवाच तां तत्त्वतो ब्रह्मविद्यां। तस्मै सः विद्वान् गुरुः ब्रह्मवीन् उपसन्नाय उपगताय सम्यक् यथाशास्त्रम् इत्येतत्। प्रशान्तचित्ताय उपरतदर्पादिदोषाय शमान्विताय बाह्येन्द्रिय उपरमेण च युक्ताय सर्वतो विरक्ताय इत्येतत्। येन विज्ञानेन यया विद्यया च परया अक्षरम् अदृश्यादिविशेषणं तदैव अक्षरं पुरुषशब्दवाच्यं पूर्णत्वात् पुरिशयनाच्च सत्यं तदेव परमार्थस्वाभाव्यात् अव्ययम्। अक्षरं च अक्षरणात् अक्षतत्वात् अक्षयत्वाच्च वेदविजानाति तां ब्रह्मविद्यां तत्त्वतः यथावत् प्रोवाच प्रब्रूयादित्यर्थः। आचार्यस्यापि अयमेव नियमः यन्न्यायप्राप्तसच्चिष्य निस्तारणम् अविद्यामहोदधेः इति मुण्डुकोपनिषद्भाष्ये प्रथमं मुण्डुकं समाप्तम्।